మాధవ ముకుంద ఏతకయా మాధవ ముకుంద ఏతకయా మాధవ ముకుంద ఏతకయా నాగరాతి మమ యదుదారా నాగరాతి మమ యదుదారా మాధవ ముకుంద ఏతకయా మాధవ ముకుంద మాధవ ముకుంద మాధవ ముకుంద ఏతకయా ముని దుర్వాత అనే అచానక ముని దుర్వాత అనే అచానక అనే ప్రేమవ సత్వపహారా అనే ప్రేమవ సత్వపహారా త్రిభువన నాయక నామతి త్రిభువన నాయక నామతి శిరావరి మమోషే రావరు మమ ఓటే మాలి తోట బదిలీ మదా మాలి తోట బదిలీ మదా బదిలీ తీరే నాగతులా బదిలీ తీరే నాగతులా మనము కుల ఏ తొక్కడా ఏ తొక్కడా అంగడి శుభారాయణ చక్రపాణి ఏకకి తాత పాతమోహుని ఏకకి తాత పాతమోహుని తృప్తమోన దుర్వాతముని తృప్తమోన దుర్వాతముని అతా పరాత్ర దావిరా అతా పరాత్రమ దావిరా అతా పరాత్రమ దావిరా ద్రూపది కరితే నమన పిలా ద్రూపది కరితే నమన పిలా కృష్ణదాస కరు కవనారా కృష్ణదాస కరు కవనారా కృష్ణదాస కరు కవనారా కృష్ణదాస కరు కవనారా వైదుని యాత్ర కరణాలా మాధవ ముకుంద ఏతకయా.